కాంతి వేగం ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 3వ భాగం. ఒక ఉపగ్రహం బృహస్పతి చుట్టూ ఒక చుట్టు చుట్టడానికి పట్టే కాలంలో మార్పు ఉండదు. ఉపగ్రహం బృహస్పతి వెనక్కి వెళ్ళినప్పుడు దానికి గ్రహణం పట్టింది అని చెప్పుకోవచ్చు. గ్రహణానికి గ్రహణానికి మధ్య వ్యవధి ఒక ప్రత్యేక ఉపగ్రహానికి మారకుండా ఉంటుంది. గ్రహానికి దగ్గరగా ఉండే ఉపగ్రహాల పరిభ్రమణ కాలం తక్కువగా ఉంటుంది. గ్రహానికి దూరం అవుతున్న కొద్దీ పరిభ్రమణ కాలం ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి, బృహస్పతికి అతి దగ్గరగా ఉండే ఉపగ్రహానికి 1/3/4 రోజులకి ఒకసారి గ్రహణం పడుతుంది. ఆ తర్వాత ఉన్న ఉపగ్రహానికి 3.5 రోజులకి ఒకసారి గ్రహణం పడుతుంది. ఆ తరువాత ఉండే ఉపగ్రహానికి 7/1/6 రోజులకి ఒకసారి గ్రహణం పడుతుంది. ఇక చివరగా ఉండే ఉపగ్రహానికి 16/3/4 రోజులకి ఒకసారి గ్రహణం పడుతుంది. 1656లో డచ్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియన్ హోయింగెంట్ లోలకం గడియారాన్ని కనిపెట్టాడు. గతంలో గెలీలియో లోలకం మీద చేసిన అధ్యయనాల ఆధారంగా ఇతడు గడియారాన్ని నిర్మించాడు. చరిత్రలోనే అది మొట్టమొదటి ఖచ్చితమైన గడియారం. 1 నిమిషం వరకు కూడా దానితో ఖచ్చితంగా సమయం నిర్ణయించవచ్చు. దాని సహాయంతో బృహస్పతి ఉపగ్రహాల గ్రహణ కాలాలు మొదలైన వ్యవధులని ఎంతో ఖచ్చితంగా కొలవవచ్చు. ఓలై రోయర్ అనే మరో డచ్ ఖగోళ శాస్త్రవేత్త ఈ పద్ధతిలో బృహస్పతి ఉపగ్రహాలని అధ్యయనం చేశాడు. తన పరిశీలనల్లో అతడికో విచిత్రమైన విషయం కనిపించింది. 7 సగకాలం పాటు గ్రహణాలు నిర్ణీత కాలం కన్నా ఇంకా ఆలస్యం అవుతూ వచ్చాయి. మిగతా సగకాలం పాటు గ్రహణాలు క్రమంగా అనుకున్న దానికన్నా ముందుగా రావడం కనిపించింది. సగటున చూస్తే గ్రహణాలు ఎప్పుడూ సరైన సమయంలోనే వచ్చేవి. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం సగటు కన్నా ఇంచుమించు 8 నిమిషాలు ముందుగా వచ్చేవి. కొన్నిసార్లు సగటు కన్నా 8 నిమిషాలు ఆలస్యంగా వచ్చేవి. ఇలా ఎందుకు జరిగింది? సూర్యుడి చుట్టూ భూమి 1 ఏడాదికి ప్రదక్షిణ చేస్తుంది. భూమి కన్నా బృహస్పతి సూర్యుడికి మరింత దూరంలో ఉన్నాడు. కాబట్టి తన ప్రదక్షిణ మరింత విస్తారంగా ఉంటుంది. సూర్యుడి చుట్టూ బృహస్పతి ప్రదక్షిణ కాలం 12 ఏళ్ళు. అంటే సూర్యుడి చుట్టూ బృహస్పతి ఒక ప్రదక్షిణ చేసే సమయంలో భూమి సూర్యుడి చుట్టూ 12 ప్రదక్షిణలు చేస్తుందన్నమాట. అంటే 7 సగకాలం పాటు భూమి సూర్యుడికి బృహస్పతి ఉన్న వైపే ఉంటుంది. మిగతా సగకాలం భూమి సూర్యుడికి బృహస్పతి ఉన్న వైపుకి అవతల వైపు ఉంటుంది. భూమి సూర్యుడికి బృహస్పతి ఉన్న వైపే ఉంటే భూమికి బృహస్పతికి మధ్య దూరం కనిష్టంగా ఉన్నప్పుడు బృహస్పతి నుండి భూమికి ప్రయాణించడానికి కాంతికి కొంత సమయం పడుతుంది. 6 నెలల తర్వాత భూమి బృహస్పతి సూర్యుడికి ఉన్నవైపు కాక అవతల వైపు ఉన్నప్పుడు 2 గ్రహాలకి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. అప్పుడు 2 గ్రహాల మధ్య కాంతి ప్రయాణించడానికి పట్టే కాలం మరింత ఎక్కువ అవుతుంది. భూమికి బృహస్పతికి మధ్య కనిష్ట గరిష్ట దూరాల మధ్య తేడా భూమికక్ష యొక్క వ్యాసంతో సమానం అవుతుంది. భూమికక్ష వ్యాసంతో సమానమైన ఆ అదనపు దూరాన్ని దాటడానికి కాంతికి కొంత సమయం పడుతుంది. అందువల్ల భూమి బృహస్పతి సూర్యుడికి చెరోవైపు ఉన్నప్పుడు భూమి మీద ఉండే ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహణం కోసం అంత అదనపు కాలం వేచి ఉండవలసి వస్తుంది. అందుకే ఆ దశలో బృహస్పతి ఉపగ్రహాల గ్రహణాల సగటు విలువ కన్నా మరింత ఆలస్యంగా కనిపిస్తాయి. అదే సూర్యుడికి ఒకవైపే భూమి బృహస్పతి ఉన్నప్పుడు 2 గ్రహాల మధ్య దూరం కనిష్టంగా ఉండి కాంతి మరింత తొందరగా భూమిని చేరగలుగుతుంది. అందుకే సగటు కాలం కన్నా మరింత తొందరగా గ్రహణాలు కనిపిస్తాయి.